కృష్ణ యజుర్వేదాంతర్గత 15 ధ్యాన బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం ద్వితీయ అధ్యాయము ఆత్మ నిర్ణయము అథాత్మ నిర్ణయం వ్యాఖ్యాస్యే హృదిస్థానే అష్టదళపద్మం వర్తతే తన్మధ్యే రేఖావలయం కృత్వా జీవాత్మరూపం జ్యోతిరూపమణుమాత్రం వర్తతే తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం భవతి. 01 అథ ఆత్మ నిర్ణయం వ్యాఖ్యాస్యే హృదిస్థానే అష్టదళపద్మం వర్తతే తన్మధ్యే రేఖావలయం కృత్వా జీవాత్మరూపం జ్యోతిరూపం అణుమాత్రం వర్తతే తస్మిన్ తు సర్వం ప్రతిష్ఠితం భవతి. ఇప్పుడు మనము ఆత్మ గురించిన నిర్ణయము లేక నిర్వచనమును వ్యాఖ్యానించుకుంటున్నాము. హృదయస్థానంలో 8 దళములు గల పద్మము వర్తించుచు ఉన్నది. ఆ పద్మమున మధ్యగా రేఖావలయం ఉన్నది. అట్టి హృదపద్మములోని రేఖావలయంలో జ్యోతిస్వరూపమై అణుస్వరూపమై జీవాత్మరూపము తేజస్సు వర్తించుచు ఉన్నది. అట్టి జీవాత్మయందే ఈ జగత్తులన్నీ భావన కల్పన రూపంగా ప్రతిష్ఠితమై ఉన్నాయి. సర్వం జానాతి సర్వం కరోతి సర్వమితచ్చరితమహం కర్తాహం భోక్తా సుఖీ దుహఖీ కాణః ఖంజో బధిరో ముఖః కృశః. స్థూలోనేన ప్రకారేణ స్వతంత్రవాదేన వర్తతే పూర్వదలే విశ్రమతే పూర్వం దళం శ్వేతవర్ణం తదా భక్తిపురహసరం ధర్మే మతిర్భవతి. యదాగ్నేదలే విశ్రమతే తదాగ్నేదలం రక్తవర్ణం తదా నిద్రాలస్య మతిర్భవతి. యదా దక్షిణదలే విశ్రమతే తద్దక్షిణదలం కృష్ణవర్ణం తదా ద్వేషకోపమతిర్భవతి. యదా నైరుతదలే విశ్రమతే తన్నైరుతదలం నీలవర్ణం తదా పాపకర్మహింసామతిర్భవతి. సర్వం జానాతి సర్వం కరోతి సర్వం ఏతత్ చరితం అహం కర్త అహం భోక్త సుఖీ దుహఖీ కాణః ఖంజో బధిరో ముఖః కృశః. స్థూలో అనేన ప్రకారేణ స్వతంత్రవాదేన వర్తతే పూర్వదళే విశ్రమతే తదా పూర్వదళం శ్వేతవర్ణం తదా భక్తి పురస్సరం ధర్మమతయః భవతి. యదా ఆగ్నేయదళే విశ్రమతే తదా ఆగ్నేయదళం రక్తవర్ణం తదా నిద్రా ఆలస్యమతయః భవతి. యదా దక్షిణదళే విశ్రమతే తదా తత్ దక్షిణదళం కృష్ణవర్ణం తదా ద్వేషకోపమతయః భవతి. యదా నైరుతిదళే విశ్రమతే తదా నైరుతిదళం నీలవర్ణం తదా పాపకర్మ హింసామతయః భవతి. జీవాత్మ దేహములో ఉండి ఏమి చేస్తున్నాడు? ఇది నా దేహము, ఇది దృశ్యమిది, నా గుణము ఇది, నేనిది, తదితరము మొదలైనదంతా తెలుసుకొనుచూ ఉంటున్నాడు. సర్వమును నిర్వర్తించువాడు ఈ జగద్దృశ్యమంతా ఆ జీవుడు స్వయముగా చరించు స్థానము. అతడు చరించువాడు. నేను కర్తను, నేను భోక్తను, నేను ఇప్పుడు సుఖిని, ఇప్పుడు దుహఖిని, గ్రుడ్డివాడను, గూనివాడను, బధిరుడను, చెవిటివాడిని, మూగవాడను, కూసించినవాడను, స్థూరుడను, లావుపాటి శరీరము వాడిని, ఈ విధంగా జీవుడు అనేక ప్రకారములైన వ్యక్తిగతమైన స్వతంత్రవాద ఉపవాదములతో వర్తించుచున్నాడు. స్త్రీ పురుష రూపములన్నీ తనపై ఆపాదించుకుంటున్నాడు. ఈ జీవుడు హృదయకమల అష్టదళములలో పూర్వదళము తూర్పుదళము నందు విశ్రమించుచుండటం నిర్వర్తిస్తున్నప్పుడు తెల్లటి ఆ దళమునందు సంచరించుచుండగా భక్తి ధర్మ పూర్వకమైన బుద్ధి కలవాడుగుచున్నాడు. సాత్విక భావములు పొందుచున్నాడు. అగ్నేయ దళమునందు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడి ఎర్రటి దళ అంతర్గత సంచారముచే ఈ జీవుడు తమోగుణములగు నిద్ర, బద్ధకము, అలసత్వము గల బుద్ధికలవాడుగా ఉంటున్నాడు. దక్షిణమువైపున గల నల్లటి రంగుతో కూడిన దళములో విశ్రాంతుడై సంచరించుచున్నప్పుడు అట్టి వాని బుద్ధిద్వేషము, కోపములను అధికముగా ప్రదర్శించినదే ఉంటోంది. నీలవణము అగు నైరుతి వైపుగల దళములో సంచరించుచున్నప్పుడు ఆ జీవుని బుద్ధి పాపకర్మలు చేయునదిగాను, హింసించు స్వభావముతో కూడినది గాను అయి ఉంటోంది. యదా పశ్చిమదలే విశ్రమతే తత్పశ్చిమదలం స్ఫటికవర్ణం తదా క్రీడా వినోదే మతిర్భవతి. యదా వాయవ్యదలే విశ్రమతే వాయవ్యదలం మాణిక్యవర్ణం తదా గమనచ్లన వైరాగ్యమతిర్భవతి. యదోత్తరదలే విశ్రమతే తదుత్తరదలం పీతవర్ణం తదా సుఖశృంగారమతిర్భవతి. 02 యదా పశ్చిమదళే విశ్రమతే తదా తత్పశ్చిమదళం స్ఫటికవర్ణం తదా క్రీడా వినోదే మతయః భవతి. యదా వాయవ్యదళే విశ్రమతే తదా వాయవ్యదళం మాణిక్యవర్ణం తదా గమన చంచల వైరాగ్యే మతయః భవతి. యదా ఉత్తరదళే విశ్రమతే తదా తత్ ఉత్తరదళం పీతవర్ణం తదా సుఖ శృంగారమతయః భవతి. హృదయపద్మముల యొక్క స్ఫటికవర్ణము అగు పశ్చిమదళమునందు జీవుడు సంచరించుచున్నప్పుడు ఆ జీవుడు క్రీడా వినోదములతో కూడిన బుద్ధి కలవాడుగుచున్నాడు. జీవుడు మాణిక్యవర్ణమును వెదజల్లు వాయువ్య దిశలో గల హృదయపద్మదళములో సంచారములు చేయుచున్నప్పుడు బుద్ధి ఒకచోట నిలువక గమనములు కలది, చంచలము, వైరాగ్యముతో కూడినది అగుచున్నది. పీత పసుపురంగు హృదయపద్మదళము ఉత్తరదిక్కున గల దళము నందు సంచారములు చేయుచూ ఉన్న జీవుని బుద్ధి సుఖాస శృంగారభావములు అధికముగా కలిగినదేయుంటోంది. యదేశానదలే విశ్రమతే తదీశానదలం వైడూర్యవర్ణం తదా దానాదికృపామతిర్భవతి. యదా సంధిసంధిషు మతిర్భవతి తదా వాతపిత్శ్లేష్మమహావ్యాధి ప్రకోపో భవతి. యదా మధ్యే తిష్ఠతి తదా సర్వం జానాతి గాయతి నృత్యతి పఠత్యానందం కరోతి. యదా ఈశానదళే విశ్రమతే తదా తత్ ఈశానదళం వైడూర్యవర్ణం తదా దానాది కూపామతయః భవతి. యదా సంధి సంధిషు మతయః భవతి తదా వాత పిత్త శ్లేష్మ మహావ్యాధి ప్రకోపో భవతి. యదా మధ్యే తిష్ఠతి తదా సర్వం జానాతి గాయతి నృత్యతి పఠతి ఆనందం కరోతి. వైడూర్యమణి రంగుతో ప్రకాశించే ఈశాన్య దళములో జీవుడు సంచరిస్తూ ఉన్నప్పుడు దానము చేయు బుద్ధి, ఇతరుల పట్ల కూపచూపించు స్వభావ సంపన్నుడు అయుంటున్నాడు. దళముల సంధి ప్రదేశములలో సంచరించు జీవుడు వాత పిత్త శ్లేష్మనాడులలో కలుగు వ్యత్యాసము చేత ఆయా సంబంధితమైన వ్యాధులు ప్రకోపించటము జరుగుతోంది. ఎప్పుడు ఈ జీవుని బుద్ధి హృదయపద్మము యొక్క మధ్య భాగమునందు తిష్ఠించినది అగుచున్నదో అట్టివాడు సర్వము తెలుసుకొనగల తెలివగలవాడు, గానము నృత్యము చేయువాడు, పఠించగలుగువాడు, ఆనందముగా ఉండువాడు అగుచున్నాడు. యదా నేత్రశ్రమో భవతి శ్రమనిర్భరణార్థం ప్రథమరేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే ప్రథమరేఖాబంధుక పుష్పవర్ణం తదా నిద్రావస్థా భవతి. నిద్రావస్థామధ్యే స్వప్నావస్థా భవతి. స్వప్నావస్థామధ్యే దృష్టం శృతమనుమాన సంభవవార్త ఇత్యాది కల్పనాం కరోతి తదాదిశ్రమో భవతి. 03 యదా నేత్రశ్రమో భవతి. శ్రమ నిర్హరణార్థం ప్రథమ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే ప్రథమరేఖా బంధుకపుష్పవర్ణ తదా నిద్రావస్థా భవతి నిద్రావస్థా మధ్యే స్వప్నావస్థా భవతి స్వప్నావస్థా మధ్యే దృష్టం శృతం అనుమాన సంభవ వార్త ఇత్యాది కల్పన కరోతి తదా అధిక శ్రమో భవతి జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు. ఎప్పుడైతే ఈ జీవునికి సర్వ ఇంద్రియ వ్యాపారముల వలన కలిగిన శ్రమ టయర్ సొమ్నేస్ కనులలో ప్రవేశిస్తుందో, అప్పుడు ఆ శ్రమను తీర్చుకోవటానికి బంధుక పుష్పము, మంకిన చెట్టు పువ్వు, ఎరుపు రంగుగా ఉండే ప్రథమ రేఖావలయమునందు నిమజ్జనము స్వీకరించున్నాడు. ఆ ఎర్రటి రంగుగా ప్రకాశిస్తున్న మొదటి వలయములో బాహ్య ప్రపంచమైన బుద్ధి అణగినప్పుడు బాహ్య ఇంద్రియ వ్యాపారములన్నీ నిలిచిపోవచ్చున్నాయి. నేత్రములకు కలిగిన శ్రమ నివారణము కొరకై జీవుడు నిద్రపోవచ్చున్నాడు. ఆ నిద్రావస్థ యొక్క మధ్యలో స్వప్నావస్థ కలుగుచున్నది. అట్టి నిద్రావస్థకు మధ్యలో చూడబడేవి, వినబడేవి, అనుమానించబడేవి అవన్నీ మనస్సుతో యోచించబడేవే. కలలోని వ్యవహారములన్నీ మనస్సుచే కల్పించబడినవగుచు జీవునిచే పొందబడుచున్నాయి. వాటిచే ఆ జీవుని శ్రమ అధికముగా అగుచున్నది. శ్రమనిర్హరణార్థం ద్వితీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే ద్వితీయ రేఖా ఇంద్రకోపవర్ణం తదా సుషుప్త్యవస్థా భవతి. సుషుప్తౌ కేవల పరమేశ్వర సంబంధిని బుద్ధిర్భవతి నిత్యబోధస్వరూపా భవతి పశ్చాత్పరమేశ్వర స్వరూపేణ ప్రాప్తిర్భవతి. శ్రమ నిర్హరణార్థం ద్వితీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే ద్వితీయ రేఖా ఇంద్రగోపవర్ణ తదా సుషుప్త్యవస్థా భవతి. సుషుప్తౌ కేవల పరమేశ్వర సంబంధిని బుద్ధ్యః భవతి నిత్యబోధస్వరూపా భవతి పశ్చాత్పరమేశ్వర స్వరూపేణ ప్రాప్త్యః భవతి. ఆ స్వప్న దశయందు కలుగు శ్రమని తొలగించుకోవటానికై ఇంద్రగోప పురుగు, మేగుడు పురుగు రంగుగల రెండవ రేఖావలయములో ప్రవేశించి అద్దాని మధ్యయందు నిమజ్జనమును పొందుచున్నాడు. అప్పుడు ఆ జీవునికి సుషుప్తి అవస్థ సిద్ధిస్తోంది. అట్టి సుషుప్త్యవస్థలో ఈ జీవునికి విషయ సంబంధముగు ఇహబుద్ధి భావములన్నీ అప్రదర్శితములే. ఆవలగల కేవలుడగు పరమేశ్వరునితో సంబంధముగల బుద్ధి మాత్రమే ప్రదర్శితమై ఉంటోంది. బుద్ధి కేవల నిత్య ఏకబోధ స్వరూపముగాగుచున్నది. అట్టి సుషుప్త్యవస్థ తరువాత ఈ జీవుడు పరమేశ్వర స్వరూపమును సంతరించుకొని ఉంటున్నాడు. తృతీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే తృతీయ రేఖ పద్మరాగవర్ణం తదా తురీయావస్థా భవతి. తృతీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే తృతీయ రేఖ పద్మరాగవర్ణ తదా తురీయ అవస్థా భవతి. పద్మరాగమణివనముతో కూడిన మూడు రేఖావలయంలో నిమజ్జనము పొంది ఈ జీవుడు తురీయావస్థ పొందుచున్నాడు. తురీయం చతురీయం నాలుగవది జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ప్రవేశ నిష్క్రమణములను నిర్వర్తించు క్రియాత్మకమగు స్వస్వరూపాంశ. ద వన్ హూ ఓన్స్ అండ్ ఓపరేట్స్ ద సేడ్ ధ్రీ అయి ఉంటున్నాడు. తురియే కేవల పరమాత్మ సంబంధిని భవతి నిత్యబోధస్వరూపా భవతి తదా సనేహ సనేర్పరమేద్బుద్ధ్యా ధృతిగుహితయాత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయత్తదా ప్రాణపానయోరేక్యం కృత్వా సర్వం విశ్వమాత్మస్వరూపేణ లక్ష్యం ధారయతి. 04 తురియే కేవల పరమాత్మ సంబంధిని భవతి నిత్యబోధస్వరూపా భవతి. తదా శనేహ శనేహ ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించదపి చింతయేత్. తదా ప్రాణ అపానయోః ఐక్యం కృత్వా సర్వం విశ్వం ఆత్మస్వరూపేణ లక్ష్యం ధారేతి. తురియం అననది కేవల పరమాత్మ ద అబ్సల్యూట్ కు సంబంధించి నది అగుచున్నట్టిది. కేవల బుద్ధి స్వరూపము నిత్యబోధ స్వరూపం. అప్పుడు అట్టి తురియాహం స్థితి నుండి నిర్మల బుద్ధి ధృతులను ఉపకరణములుగా తీసుకోవాలి. దృశ్య సంబంధములైన జాగ్రత్ స్వప్న సుషుప్తుల నుండి మనస్సును ఉపసంహరిస్తూ ఆత్మస్థానమునకు సర్వము స్వస్వరూపాత్మగా దర్శించు బుద్ధితో కూడిన స్థానమునకు ఆ మనస్సును చేర్చాలి. ఇక ఆత్మకు అన్యమైనదేది చింతన చేయకుండునుగాక. సర్వచింతనలు వీడి బ్రహ్మము గురించే చింతన దర్శనమనే అభ్యాసమును ఆశ్రయించాలి. ప్రాణం అపానములను ఐక్యము చేసిన యోగి యోగాభ్యాసముచేత జాగ్రత్తలోనే తురియుడై ఈ సర్వ విశ్వమును ఆత్మస్వరూపంగా ఇదంతా నేనే కను లక్ష్యమును ధారణ చేయుచున్నాడు. యదా తురియాతీతావస్థ తదా సర్వేషామానందస్వరూపో భవతి. ద్వంద్వాతీతో భవతి యావద్దేహధారణ వర్తతే తావత్తిష్ఠతి. పశ్చాత్పరమాత్మస్వరూపేణ ప్రాప్తిర్భవతి ఇత్యనేన ప్రకారేణ మోక్షో భవతీదమేవాత్మదర్శనోపాయం భవంతి. చతుష్పథ సమాయుక్త మహాద్వారగవాయున సహస్థిత త్రికోణార్ధంగమనే దృశ్యతే చితః 94. పూర్వోక్త త్రికోణస్థానాదుపరి పృథివ్యాది పంచవర్ణకం ధ్యేయం. ప్రాణాది పంచవాయుశ్చ బీజం వర్ణం చ స్థానకం. యకారం ప్రాణబీజం చ నీలజిముత సన్నిభం. రకారమగ్నిబీజం చ అపానాదిత్య సన్నిభం 95. లకారం పృథవిరూపం వ్యానం బంధుక సన్నిభం. వకారం జీవబీజం చ ఉదానం శంఖవణకం 96. హకారం వేత్స్వరూపం చ సమానం స్ఫటిక ప్రభం. హృన్నాభినాసాకణం చ పాదాంగుష్ఠాది సంస్థితం 97. తదా తురియాతీతావస్థ తదా సర్వేషాం ఆనందస్వరూపో భవతి. ద్వంద్వాతీతో భవతి యావత్ దేహధారణావర్తతే తావత్ తిష్ఠతి. పశ్చాత్ పరమాత్మస్వరూపేణ ప్రాప్త్యః భవతి. ఇతి అనేన ప్రకారేణ మోక్షో భవతి. ఇదమేవ ఆత్మదర్శనోపాయం భవతి. చతుష్పథ సమాయుక్త మహాద్వార గవాయన సమాస్థిత త్రికోణార్థ గమనే దృశ్యతే అచ్యుతః. పూర్వోక్త త్రికోణస్థానాత్ ఉపరి పృథివీ ఆది పంచవర్ణకం ధ్యేయం. ప్రాణాది పంచవాయుశ్చ బీజం వర్ణంచ స్థానకం. యకారం ప్రాణబీజం చ నీలజిముత సన్నిభం. రకారం అగ్నిబీజం చ అపాన ఆదిత్య సన్నిభం. లకారం పృథివీ రూపం వ్యానం బంధుక సన్నిభం. వకారం జీవబీజం చ ఉదానం శంఖవర్ణకం. హకారం విశ్వరూపం చ సమానం స్ఫటిక ప్రభం. హృత్ నాభి నాసా కర్ణం చ పాద అంగుష్ఠాది సంస్థితః. క్రమంగా తురియాతీతావస్థను అవధరించున్నాడు. అప్పుడతడు సర్వజీవులకు ఆనందస్వరూపుడుగా తనకు తాను అనుభవమగుచున్నాడు. అతడు ద్వంద్వాతీతుడై ఈ తదితరులు ఈ జగద్దృశ్యము నాకు వేరు కాదు నాకు అనన్యము అను అనినిత్యానుభవ కారణతీత స్థితిని చేర్చున్నాడు. ఇక అతడు ఈ భౌతిక దేహము నిలిచి ఉన్నంతవరకు కూడా ద్వంద్వరహితుడై ఆనందరూపుడై ఉంటూ దేహానంతరము పరమాత్మ స్వరూపము ప్రాప్తించుకున్నవాడై విరాజిల్లుచున్నాడు. ఇదియే అనేక ప్రాకారములుగా జీవన్ముక్తి, విదేహముక్తి, జీవబ్రహ్మైక్యము మొదలైన శబ్దములతో కూడా చెప్పబడు మోక్షము. ఇదియే ఆత్మదర్శనోపాయము. ఇడపింగళ సుషున్నాపురీత అనబడు నాలుగు త్రోవలు నాడీ మార్గములు కూటస్థం అయినట్టి కంఠ ప్రదేశంలోకి చేర్చున్నాయి. ప్రాణవియోగ సమయంలోనూ సమాధి నిష్ఠి వహించినప్పుడు కూడా దేహంలోని సర్వవాయువులు సభలోకి ప్రవేశించే పౌరజనుల వలె వచ్చి చేర్చున్నాయి. అట్టి సుషుమ్ననాడికి మహాద్వారము అని పేరు. అప్పుడే జీవుడు నాలుగు త్రోవలు గల సహస్రార చక్రంలో అచ్యుతుడుగా చ్యుతులేనివాడై స్వానుభూతుడగుచున్నాడు. ద్రష్టదర్శన దృశ్యముల సమస్థితియే త్రికోణార్థము. ఇంతకు ముందుగా చెప్పబడిన త్రికోణమగు మూలాధారమునకు పైన పృథివీ మొదలైన పంచభూతములు ఆయా స్థానములలో ఆయా వర్ణములు కలిగి ఉంటున్నాయి. అవి ధ్యేయమగుచున్నాయి. అందుకు మార్గముగా ఆయా రంగులతో కూడిన పంచభూతములను ఏకాంశ సంభూతుడగు పరమాత్మగా ధ్యానించాలి. ప్రాణపానవ్యానుదాన సమానములు అనబడే పంచప్రాణముల బీజము, వర్ణము, స్థానము చెప్పుకుంటున్నాము. య నీలమేఘపు రంగు స్థానముగా యను బీజాక్షరంతో ధ్యానించాలి. ర అపానము ఉత్పత్తి అగు స్థానము అగు అగ్నిబీజమును రకారాక్షరముతో సూర్యమండల సన్నిభంగా ఉపాసించాలి. లకారము పృథివీ రూపమును బంధుక మంకెన పుష్పరంగుగాను వ్యానవాయువుగాను శరీరమంతా వ్యాపించు ప్రాణశక్తి వలె భావించి లకార బీజాక్షరంతో ఉపాసించాలి. వకారము ఈ జీవుల ఉత్పత్తి స్థానముగాను జీవబీజంగాను ఉదాన ప్రాణముగాను శంఖవర్ణముతో ఉపాసించాలి. హకారము ఈ విశ్వరూపమును హకారము బీజాక్షరముతో స్ఫటిక ప్రభ భావనతో ఉపాసించబడునుగాక. ఈ విధంగా హృదయము, నాభి, బొడ్డు, ముక్కు, చెవులు, పాదములు, వ్రేళ్ల వద్ద ఆత్మను ఆయా స్థానములలో సంచారిగా ఉపాసించాలి. ద్విసప్తతి సహస్రాణి నాడీ మార్గేషు వర్తతే అష్టావింశతి కోటీషు రోమకూపేషు సంస్థితాః 98. సమాన ప్రాణ ఏకస్తు జీవహాస ఏక ఏవహి రేచకాది త్రయం కుర్యాదృఢచిత్త సమాహితః 99. సనేహ సమస్తమాకృష్య హృత్సరోర్హకోటరే ప్రాణపానౌ చ బధ్వాతు ప్రణవేన సముచ్చరేత్ 100. కర్ణసంకోచనం కృత్వా లింగసంకోచనం తథా మూలాధారాత్ సుషుమ్నా చ పద్మతంతునిభా శుభా 101. అమూర్తో వర్తతే నాదో వీణాదండ సముత్థిత శంఖనాదిభిశ్చేవ మధ్యమేవ ధ్వనిర్యథా 102. వ్యోమరంధ్రగతో నాదో మాయురం నాదమేవ చ కపాలకుహరే మధ్యే చతుర్ద్వారస్య మధ్యమే 103. తదాత్మా రాజతే తత్ర యథా వ్యోమ్ని దివాకరః కోదండద్వయమధ్యే తు బ్రహ్మరంధ్రేషు శక్తితః 104. స్వాత్మానం పురుషం పశ్యేన్మనస్తత్ర లయం గతం రత్నాని జ్యోత్స్నినాదం తు బిందుమాహేశ్వరం పదం యా ఏవం వేద పురుషః స కైవల్యం సమస్నుత 105. ఇత్యుపనిషత్ 05/72000 నాడీమార్గేషు వర్తతే అష్టావింశతి కోటిషు 28 కోట్ల రోమకూపేషు సంస్థితః సమాన ప్రాణ ఏకస్తు జీవః సో అపి ఏక ఏవ హి రేచకాది త్రయం కుర్యాత్ దృఢచిత్తః సమాహితః సనేహ సమస్తం ఆకృష్య హృత్ సరోరుహ కోటరే ప్రాణ అపానౌచ బధ్వాతు ప్రణవేన సముచ్చరేత్ కంఠ సంకోచనం కృత్వా లింగ సంకోచనం తథా మూలాధారాత్ సుషుమ్నాచ పద్మతంతు నిభా శుభా అమూర్తో వర్తతే నాదో వీణాదండ సముత్థితః శంఖనాదాదిభిశ్చైవ మధ్యమేవ ధ్వనేహ యథా వ్యోమరంధ్రగతో నాదో మాయురం నాదం ఏవ చ కపాలకుహరే మధ్యే చతుః ద్వారస్య మధ్యమే తత్ ఆత్మా రాజతే తత్ర యథా వ్యోమ్ని దివాకరః కోదండద్వయ మధ్యే తు బ్రహ్మరంధ్రేషు శక్తితః స్వాత్మానం పురుషం పశ్యేత్ మనః తత్ర లయం గతం రత్నాని జ్యోత్స్నికా నాదం బిందుం మాహేశ్వరం పదం యా ఏవం వేద పురుషః స కైవల్యం సమశ్నుత ఇతి. ఈ జీవుడు 72,000 నాడీ మార్గములలో వర్తించుచున్నాడు. 28 కోట్ల రోమకూపములలో సంస్థితుడై ఉన్నాడు. నాభి వద్ద సమానవావుతో ఏకస్వరూపుడై ఈ శరీరమంతా ధరించవాడైయున్నాడు. ఆయా అనేక విశేషములతో కూడిన ఈ భౌతిక దేహమునందు జీవాత్మ దృఢ పట్టుదలగల చిత్తముతో సమాహితుడై రేచక పూరక కుంభక ప్రాణాయామములను అసంకల్పితంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ససంకల్పితం చేయాలి. మెల్లగా సమస్తమును ఆత్మభావనలోనికి ఆకర్షిసు హృదయ పద్మము యొక్క కోటరంలో ప్రాణపానములను ఒకదానితో ఒకటి బంధిస్తూ నిత్యము ప్రణవస్వరూపుడై ప్రకాశించుటకై కంఠమును లింగమును సంకోచింపజేస్తూ యోగాభ్యాసము చేయునుగాక. సుషున్న మూలాధారము నుండి మొదలై పద్మము యొక్క కాడలోని తంతువు వలె విస్తరించినది, శుభప్రదమైనది, నాదమువలె అమూర్తము అయినది, వీణాదండమువలె ఉన్నట్టిది సుషున్ననాడి. అట్టి సుషున్న స్వరూపరహితమయ్యున్నది శక్తి రూపము. అద్దాని నుండి ఒకనొక నాదము జనిస్తోంది. ఆ నాదము శంఖానాదము యొక్క మధ్యమధ్వని వలె ఉన్నట్టిది. మధ్యమధ్వని అయినట్టి సుషున్న నుండి పుట్టిన శంఖానాదము వ్యోమరంధ్ర మగు సహస్రారమును చేర్చున్నది. అట్లు చేర్చున్నప్పుడు షడ్జమస్వరము వంటి మయూరకుజిత ధ్వనిచే ధారణయందు నిలిచి ఉంటోంది. ఈ జీవుడు కుండలనియోగముగా కుండలినియందు ప్రవేశించి బుద్ధిని క్రమంగా ఊర్ధ్వముగా నడుపుచు కపాలకుహరము యొక్క 4వ ద్వారము మధ్యయందు ప్రవేశించి జగత్తును స్వీయ కల్పనా మాత్రమైన దానిగా తిరస్కరించి వేస్తున్నాడు. పరమాత్మ సాక్షాత్కారముచే ఆత్మానందభరితుడై సహస్రారంలో ఉనికిని పొంది అంతరిక్షంలో సూర్యుని వలె సర్వలోకములను ప్రకాశింపజేయుచున్నాడు. పరమాత్మలో ఐక్యము పొందుటకై భ్రూమధ్యస్థానమున నిలచి స్వదృష్టి శక్తులచే బ్రహ్మరంధ్రస్థానమును లక్ష్యముగా కలవాడై బ్రహ్మరంధ్రస్థానము చేరి తన సహజ స్వస్వరూపము అగు పరమాత్మను ఎరుగుచున్నాడు. జీవాత్మ పరమాత్మల ఏకరూపమును బుద్ధితో ప్రస్ఫుటపరుచుకొనుచున్నాడు. అహం బ్రహ్మాస్మి అను జ్ఞానము నందు మనోలయమును సిద్ధింపజేసుకుంటున్నాడు. అనేక రత్నముల ఏకరూపకాంతి వలె జ్యోతిస్వరూపమై నాద బిందు కళాతీతమైనట్టి మహేశ్వర పదమును అధిరోహించుచున్నాడు. జీవ బ్రహ్మైక్యమును చేర్చగల భ్రూమధ్యస్థానము నుండి బ్రహ్మరంధ్రము వద్ద స్వశక్తితో లక్ష్యమును నిలిపి అహం బ్రహ్మాస్మి అహమేవ ఇదం సర్వము అను సుస్థిర అనునిత్యబుద్ధిని సిద్ధింపజేసుకున్నవాడు. ఈ ఉపనిషత్ దారిచూపు సోహం మహత్తర స్థానమును పుణికి పుచ్చుకొనుచున్నాడు. కేవలి స్వరూపుడై ప్రకాశించుచు ఆ పునరావృత్తి దోషము లేనట్టి కైవల్యపదమును పొందుచున్నాడు. ఇతి ధ్యానబిందుపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.